268 శబ్దదేహ సం ధా లబ్ధదేహ ఒక బ్లహ దేహ విగ్రహ యయా సా తథా స్వేచ్ఛావలంబితమూర్తి ఘృత కాఠిన్యన్యాయన జీవత్వాభావేన కర్మాధీనత్వాభావాత్ తథా చ సతి అధ్యస్తమాయ సిద్ధే భేదకత్వ స్వభావ్యేన పతిశ్చ పత్నీ చాభవతాం ఇతి శ్రుత్యా చ దంపతిమూర్తిమతి బభూ వేత్యభిప్రాయః ఓం లబ్ధ దేహాయే నమః ఆం వి కరచరణదరుప దేహము గలదిగాన దేవి లబ్ధదేహ ఎని కీర్తింపబడుచుండును ఘృత కాఠిన్య న్యాయముననుసరించి జీవత్వ కర్మాధీనత్వములు లేనందున తన ఇచ్ఛామాత్రముతో శరీరమును ధరించిన దాని భావము కాగా అధ్యస్త మాయాశక్తికి భ్రాంతితో ఆరోపితమైన మాయాశక్తికి భేదకత్వము సహజము అందువలన పతిశ్చ పత్ని చాభవతాం ఉత్పత్తియు పత్నియునైన వారు అనపు శృతి వలన గూఢ దంపతి రూపమైన శరీరము ధరించినదాయే నని భావము.